ప్రమోక్షిక్షిరాయుర్యతి పాపరే రోజతి మృత్యోరేవాహరాస్థాస్పాశమేన సహస్రాక్షేణ సవీర్యేణ సదాయోషా హవిషాహారణ ఇంద్రోజైనం శరదోమయాచ్యతి విశ్వస్య భారం శరంజీవశరదోమర్ధమాన శతం హే మంత్రాన్ శతమోమ సంతాన్ శతంత ఇంద్రో అగ్నిస్రాజితా బృహస్పతి శతాయోషా హవిషాహారణ ప్రవేశతం ప్రాణాపానామహద్వాహారమవ్రాజం మృత్యవోయాహురితాక్షతం ఇహైవస్తం ప్రాణాపానోమాపగాతమితో యువం శరీరమస్యాంగాని జలదే వహతం పునః జలాయే త్వాపరీదరామి జలాయే నిధోవామి త్వా జరాత్వా భద్రాణే శవ్యా ఆన్యేయం తు భృత్యభోజానాహురితరాంఛతం అభిత్వాజలిమాహీతకాముక్షణమివరత్వా యస్త్వా మృత్యురభ్యదత్తజాయమానం సుపాదయా తంతే సత్యస్య హస్తాభ్యాముదముంచ బృహస్పతిః ఇవ్రువామియో విశాలాం క్షేమే దిష్టాదిగముక్షమాణాంతరేవీరా సువీరా అరిష్టవీరా ఉహరంజేమ ఇహైవ్రువా ప్రతిష్టమాదీమృదాది ఊర్జస్వదీ ఘతీవ్రాయ సమహారే సౌభాగాయ ధన్యాలయ ఆత్వాత్సోగ మేధాకుమారాధేనవస్తాయమాస్పందమానాంశాలాంతవితాలింద్రో బృహస్పతిర్నిమీనోదు ప్రజాన ఉక్షంతోమరుతో ఘతేన భగో నో రాజాని కృందనోతు మానస్య పత్రిగణాశ్యోనాదేమిర్నిమితాశ్యగ్రే తృణం వసానా సుమనాస్తమస్మభ్యం ధారీరం హృందా హృదయన స్థూణామదేహం శోగ్రో విరాజన్నపాదం శరద్రోర్ మహాదేషన్నుపదత్తారో గ్రహాణాం శాలే సంజీ వైమ సర్వీరా కుంభాధ్నకరశైనగో పూర్ణంగారి ప్రభర కుంభమేతం ఘతస్య ధారామృతేన సంభృత ఇమాం వాసమంధేష్టాపూర్తమభిరంగాత్యేనా ఇమా ప్రభరామ్యక్ష్మాక్ష్మనాశనీ గృహానుమప్రసీనామ్యమృతేన సాగ్నినా యదత్తంహతేరావనదాహతే తస్మాదానంద్యో నామస్తావో నామాసింధవ యత్ప్రేషితావరుణేనాక్షేభం సమవలోకత సదాప్నోదింద్రావో యతేస్తస్మాదాపో అనుష్ఠన అపకామం సందర్మానా అవీవరతమోహికం ఇంద్రో శక్తిభృద్దేవేస్తస్మాత్వార్నామోహితం ఏకో వో దేవోప్యతిష్టచ్చందమానాయతావశం ఉదాహరణమహీర్యతస్మాదరకముచ్యతే ఆపో భద్రాహృతమిదాపాసంభ్రత్యాపయిక్తా తీవ్రో రసో మధుమృజామరంగమామా ప్రాణేరాగమేర్ ఆదిపశ్యామ్యోణ్యామాఘోషో గచ్చతి మన్యే భేదానోమృతీరణ్యవర్ణాద్రమయ్యదావా ఇదం వా ఆపో హృదయమయం వత్సరే ఇహేత్తమేతరేత్రేతం వేదయామివ సంగో గోష్ఠేన సుషదా సంవ్యాసం సుభూత్యా అహర్జాతస్యజన్నామతేనావస్త్రం సృజామసి సంవత్సృజత్వరియామాసం భూషాదం బృహస్పతి సమింద్రోధనంజయోమయీ పుష్యతయగ్రసు సంజగ్మానాభిభ్యుషేరగ్నిం గోష్ఠేకరీషీ బిభ్రదే సౌమ్యం మధ్వరమివాతన ఇవేతనేహోదకే పుష్యత ఏవోత ప్రజాయద్ధమ్మయీ సంజ్ఞానమస్తువ శివో గోష్ఠో భవతు శారిషాకే పుష్యత ఇవేవోత ప్రజాయద్ధమ్మయా వస్త్రం సృజామసి మయా గావో గోపతినాథజద్ధమయం వో గోష్ఠైకపోషయిష్ణ కాయస్పోషేణ బహులా భవంతేర్జీవాజీవంతేర్వస్పదేమ ఇంద్రమహం మణిజం చోదయా విశలైతామో అస్తు రుదన్నరాదింబరిబంధినం మృగం సైషానోధనరాసుమయ్యం ఏ బంధానో భగవో దేవజానా అంతరాజావాృథివీ సంచరంతి ఏ మాయుషంతాం వయసాఘతేనమాహరాణి ఇద్రేణాక్షమానో ఘతేన జుహోమి హవ్యంతర సేవలాయ బ్రహ్మణ వందమాన ఇమాంధిరంజయ దేవీ ఇమామగ్నే శరణిధ్వరం శునన్మాస్తు ప్రభణాయ ప్రతిఫల ఫలిదం మా కృణోతు ఇదం హవ్యం సంవిధానోజుషేతాం శునన్మాస్తు జలిదముత్ీతం చ ఏన ధనేన ప్రపంచేన దేవాధనమిక్షమాన తన్మే భూజో భవతు మాకైయోగ్నేషాగ్నోహైవాన్ హరిషేధ ఏ ధనేన ప్రపంచేన దేవాధనమిక్షమాన తస్మిన్ మలింగోరుషిమాదధాత ప్రజాపజస్వ అగ్ని ఉపత్వానమరామయోదర్వైశ్వరస్తుమ సర ప్రజా స్వాత్మసుకోషు ప్రాణేషు జాతి విశ్వాతేమాశ్వాదశిషే జాతమేన రాజస్తోషేణ విషామం సోమాదే అగ్నే ప్రతివేశారిషామ ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే ప్రాతర్మిత్రవరుణ ప్రాతరశ్వినా ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతి ప్రాతస్వమముతర్బ్రహ్మవామహే ప్రాతర్జితం భగముగ్రహ్మవామహే వయం పుత్రమదీతేర్యోధర్త ఆర్ధిద్యం మన్యమానస్తురశ్చిద్రాజాచిద్యం భగం భక్షేత్యాహ భగ ప్రణేతర్భగత్యరాజో భగేమాజముదవాదన్ భగ ప్రణోజనయోభిరక్ష్మైర్భగ ప్రణృంధ్రువంత శ్యామ ఉదేదానే భగవంత శ్యామోత ప్రవిశ్వమేరన్నా ఉదోదీతో భగవన్ సోజయస్య వయం దేవానామహౌ శ్యామ భగదేవ భగవాస్తు దేవాదేనా వయం భగవంత శ్యామ తన్వా భగతర్వైద్యోహరీమిదో భగవదేహ సమధ్వరాజోషతో నమంత్రే పదాయ అర్వాజీనం సువిదం భగం నరథమివాశ్వాజిన ఆవహంతు అశ్వాతీర్గోమీర్ణ ఉషాసో వీరవదే సదయముచ్చంతు భద్రా మృదంగా విశ్వత ప్రవీతాయూజం పాతస్వస్తిభిస్ సదాన శీలాయుంజంతి కవయోయుగామితం మతే పృథక్ ధీరా దేవేషు సుంహజౌ యునక్తీరాయుగాతనోదృయోనౌ వపదేహబీజం విరాజశ్నుష్ట సభరాసం నోదేదీశ్రణ్య పక్వమాయమన్ గాంగరంబీరవత్సీమత్సో ఉదిగ్వదుగామణి ప్రస్థావ్రీవీం ప్రభర్యం ఇంద్రస్తేషాభిరక్షతో తాన ప్రయస్వదేదుహాముత్తరాముత్తరాం సమాం శునం సోభారా వితోదంతు భూమిం శునం కేనాశ అనూయంతు శునాధీరా హవిషాతోషమానాసు విప్లవోషధే కర్తమస్మై శునం వాహాశునం శునం కేషతులాంగళం శునం రత్రావద్భ్యంతాం శునమష్టాముదింగళ శునాధీరేహస్మేషేధాముపాసించతం శీలే వందామహే త్వారాణీభే భవ యథాస్సు భృదేన సీతమధూనా సమక్తా విశ్వేర్దేవేణోమతామరుద్భిః సానస్థీదేవయోర్జస్వదీమవతిమాణా ఇమాంఖనామ్యోషధీం వీరుధామ్ యజాసపత్నీం బాధదేయజాసం విందతే పతిం ఉత్తారవర్ణే సుభగే దేవజూదే సహస్పతి సపత్నీం మే పరాణపతిం మే కేవలం కృధి నహి తే నామ జగ్రహణో అస్మిన్ రామదేవతౌ పరామేవ పరావతం సపత్నీం గమయామసి ఉత్తరాహముత్తరముత్తరముత్తరాభ్య అదర్శవత్నీయామమాధరాసాధరాభ్య అహమస్మిసమానోమాజిదాసై ఉభే సహస్పతి భూత్వా సపత్నీం మే సహామహే అవిదేధాం సహమానముపాదేధాం సహీయసీ మామను ప్రదేమనో వత్సం గౌరీమధావతు పథావారీమధావతు సంహీతం మయితం బ్రహ్మ సంహీతం వీర్యాంబం సంహీతం క్షత్రమజరమస్తు జిష్ణుర్యేషామస్తి పురోహీత స్వమేషాం రాష్ట్రం గంగామేతమోజో వీర్యాంబలం పశ్యామి శత్రూణాం బాహూరేన హవిషాహం వీజే పద్యంతామదనే భవంతు నేన సూర్యం భగవాన్ ప్రతన్యాన్ క్షిణామి బ్రహ్మణా మిత్రానున్నాయామి స్వానహం తీక్ష్ణేయాం సపరదోరగ్నే తీక్ష్ణతరాహుత ఇంద్రస్య వజ్రాత్తీక్ష్ణేయాం సోజేషామస్మి పురోహిత ఏషామహమాయుధాసం శ్యాం రాష్ట్రం సువీరం వర్ధయామి ఏషాం క్షత్రమజరామస్తు విశ్వే ఏషాం చిత్తం విశ్వేవంతు దేవా వృద్ధరందాం మగవన్వాజీనాన్యుద్ధీరాణాం జయతామేతు ఘోషా పృథక్ ఘోషా ఉరుదయకేతుమంత ఉదీరాం దేవాయంగజ్యేష్టామరుతోజంతుభేనయా ప్రేతాజయతానర ఉగ్రావస్తంతు బాహవా వీక్ష్ణేషోభరధన్మనోతోగ్రాయుధాపరానుగ్రవాహవః అవధృష్టాపరావధరౌ యే బ్రహ్మ సంసితే జయామిత్రాన్ ప్రవద్యస్వ జయ్యేషాం వరం వరం మామేషాం మోదికశ్చన అయం తేజోనిర్వృత్తియోయతో జాతోరోషా తంజానన్నగ్నారోహాధానోర్ధయాలయం అగ్నే అచ్చావయేహ ప్రత్యన్న సుమనాః భవ ప్రణో యక్ష విషాం వదేధనరాజినస్తం ప్రణో యక్షత్వరియామా ప్రభర ప్రబృహస్పతిః ప్రదేవేస్త్రోదసోనుదాయం దేవీ దధాతు మే సోమం రాజామవాదేర్భిర్హవామహే ఆదిత్యం విష్ణుం సూర్యం బ్రహ్మాణం చరసరం త్వన్నో అగ్నే అగ్నిర్బ్రహ్మ యజ్ఞం చ వర్ధయ త్వన్నో దేవదాతరేరయింద్రానాయోదయ ఇంద్రవాయోగుభావిహర్వేహవామహే యజ్జనస్తంగ్యాం సుమన అసద్ధానకామష్ట నోభువరత్ అర్యాణం బృహస్పతిమిందం దానాయచోదయ పాతం విష్ణుం సరస్వతీం సవితారం చ వాజిరం వాజస్సను ప్రసరేరం భూమి నేమా చ విశ్వభువనాన్యంతః ఉతారిత్సందం దావయతు ప్రజానం వయం చ నస్సర్వవీరం నియచ్చ దుర్గాం మే పంచ ప్రతిశో దుర్గామర్మీయాబలం కామేయం సర్వాగోచయం మనసా హృదయేన చ గోదనిం వాచముదేయం వర్చనామాభ్యునే ఆనందాం సర్వతో వాయుస్పష్టా పూర్ణం దధాతు మే ఏ అగ్నయో అప్సాంతర్యే వృద్ధే పురుషే అశ్మధు యాషధీర్యో వనస్పతిభ్యో అగ్నిభ్యో హుతమస్తో మే అంతర్యోగోషంతర్యామిష్టోయో మృగేషు యాషద్విపదోయశ్చతుష్పదస్తేభ్యో అగ్నిభ్యో హుతమస్తేతద్ యేంద్రేణ సంజాతి దేవోరీశ్వానల ఉద విశ్వదావ్యాంజోహమేతేభ్యో అగ్నిభ్యో హుతమస్తేతద్ యో దేవో విశ్వాద్య ముకామాహురిం దాతారం ప్రతి గృహంత మాహో యోగేయ శర్కూనాభ్యస్తేభ్యో అగ్నిభ్యో హుతమస్తేతద్ ఎంతాహోదారం మనదాభిడం నిరసయోగౌరణ పంచమానవాదేభ్యో అగ్నిభ్యో హుతమస్తేతద్ ముక్షాన్మాయమశాన్మాయ సోమపృష్టాయ మేధసే వైశ్వాజ్యేష్టేభ్యస్తేభ్యో అగ్నిభ్యో హుతమస్తేతద్ దివం పృథివీమంతరిక్షే విద్యుతమను సంచరంతి ఏ నిఖాంతరేవాతే అంతస్తేభ్యో అగ్నిభ్యో హుతమస్తేతద్ హిరణ్యపాణిం సవితారమింద్రం బృహస్పతిం వరుణం మిత్రమగ్నిం విశ్వాం దేవానంగీరదో హవామహజిమం ద్రవ్యాదం శమయంతగ్నిం శాంతో అగ్నిక్రవ్యాచ్ఛాంతః పురుషేషాణః అథోయో విశ్వదావ్యాస్త్రం కవ్యాదమీనశం ఏ పర్వతా సోమపృష్టావ ఉత్తరశీవారీ పాతః పర్జన్యారగ్నిస్తే కవ్యాదమశీనమన్ హస్తివైవచ్చదం నాగతాం బృహద్యసో అదిత్యాయం తన్వస్సం బభూవ తత్సర్వే సమదుర్మయ్య మేరద్విశ్వే దేవాదీతి సజోషా మిత్రశ్చ వరుణశ్చేంద్రో రుద్రశ్చ చేతదః దేవాసో విశ్వధాయ సత్తేమాం జంతువర్చసా యేన హస్తీవ వర్చసాదం బభూభజే నరాయా మనుష్యే సప్తాంతః ఏన దేవా దేవతామగ్ర ఆయంతే నమా మధ్యవచ్చదాగ్నే వచ్చస్థిరం కృణు యత్తే వర్చో జాతవేదో బృహద్భవత్యాహూదే యావత్సూర్యస్య వర్చ ఆసురస్య రహస్తినా తావన్మే అశ్వినా వర్చ ఆసత్తాం పుష్కరస్త్రజా యావచ్చదశ ప్రతిశశ్చక్షుర్యావశ్రమశ్రూతే హస్తిమిదృష్టావాహి తగే నవర్చ సాభిమాహం యేన మేహద్బూవీధనాశజామసిదన్యత్రూరేమీ ఆతేజోనిం గర్భాలే దుమాన్ బాణాదివేషుధి ఆ వీరోత్రం పుత్రస్తే దశరమాస్య పుమాంగం పుత్రం జనయతం పుమానో జాయతాం భవాయ పుత్రాణాం మాతా జాతానాం జనయాశ్చయాన్ యారి భద్రాణి బీజాన్ తైస్తం పుత్రం విందస్వతా ప్రసూర్ధేనోకా భవ కృణోమీతే ప్రాజాపత్యమాయో నింగర్భేతుతే బిందస్వత్వం పుత్రం నారేయతోభ్యం నమసచ్చముతస్మై త్వం భవ యాదాంద్యోస్పితాలిసి మాతాద్రోమం బభూవ తాస్మా పుత్రమిదైవే ప్రాంతోషాధయ పయస్వతీరోషాధయ పయస్వం మామకం వజాహ అయస్వనీనామాహం సహస్రజ వేదాహం వయస్వంతం చకార ధాన్యం బహు సంభృత్వానామయో దేవస్థం వయం భ్రామామహేజో అయజ్ఞనో గృహే ఇమాయా పంచ ప్రతిహోమానే పంచకృష్టయా వృష్టే రావం నదీ వేహదాతిం సమావహాన్ ఉదుత్సం సదధారం సహస్రధారమక్షీతం దేవాత్మగేదం ధాన్యం సహస్రధారమక్షీతం శతహస్త సమాహార సహస్రహస్త సంకీర కృతస్య కార్యస్య దేహస్వాచిం సమావహ తిస్వామాత్రా గంధర్వాణాం చ సహస్రో గృహవత్న్యాః మాతయామతి ఉపోహస్ క్షత్రారూరే ప్రజాపతే తామిగామహతాం స్వాతిం బహుం భూమానమక్షీరం ఉత్తుదస్మాదృఢాశ్రయనే ఇషుక్రామస్య భీమాతయా విద్యా విద్వాహిని ఆధీనాం కామశల్యాభిషం సంకల్పగుల్మలాం తాం సుసన్నతాం కృత్వా రామో విద్యతత్వా హరి యా ప్లీహానం శోషయతి కామస్యేషు సుసన్నత ప్రాజీన భక్షావ్యోషాతయా విద్యామిత్వా హరి శుచా విద్యావ్యోషయా శుష్కాస్యాభిధర్మమా బృహన్యమన్యకేవలే ప్రియవాదిన్యనువ్రతా ఆజామిత్వాజన్యావలే మాతురథో పితుః వ్యాస్మిత్రవరుణోతాన్యతం అదైనామకృతం కృత్వామమైవృణుతం వశే ఏ్యాం సప్రాచ్యాం నిషేదో నామ దేవాహం వాగ్నిషావేనోదయనోభ్యో నమస్తేభ్యో స్వాహ ేణాయాం దిశ్యో నామ దేవాస్తేషాం వక్కామేణోభ్యో నమస్తేభ్యో వస్వాం స ప్రతీచ్యాం దిశమీ రాజానామ దేవాస్తేషాం వా వైషవ ేణో మృతదేనోభ్యో నమస్తేభ్యో వస్వాం స్థోదీక్ష్యాం ప్రవిధ్యంతో నామ దేవాస్తేషాం వాతైషవేణో మృతదేనోభ్యో నమస్తేభ్యో వస్వాం స్థ్రువాయాం దిశిలింబా నామ ేణోమృతేనోధిగ్రోదేభ్యో నమస్తేభ్యో వస్వాం స్థోర్ధ్వాయాం దిశ్యవస్వంతో నామ దేవాస్తేణాం భౌరిహస్పతీర్షవేణోమృతేనోధిగ్రోదేభ్యో నమస్తేభ్యో వస్వాహ రక్షితాదిత్యాదిభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమీషుభ్యో నమాయేభ్యో అస్తు యోస్మాన్ వయం దృష్ణాం బోజం భేదగ్మ దక్షిణాదింద్రోధిపతిరాజేక్షితాభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమీషుభ్యో నమాయేభ్యో అస్తు యోస్మాన్ వేష్టిజం వయమ్ దుష్మస్తం భోజం భేదద్మ ప్రదేశేదివరుణోధిపతి ప్రదాకో రక్షతాభ్యో నమోధిపతిభ్యో నమో రక్షతృభ్యో నమయషభ్యో నమాయేభ్యో అస్తు యోస్మాన్ వేష్టిజం వయమ్ దుష్మస్తం భోజం భేదద్మ ఉదీసోమోధిపతి తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షతృభ్యో నమయుషభ్యో నమాయేభ్యో అస్తు యోస్మాం దేశ్యం వయమ్ దుష్మస్తం భోజం భేదద్మ ధ్రువాదిక్విష్ణోధిపతిష్కల్మాషగ్రీవో రక్షితాభిరుధైషవ తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షతృభ్యో నమయుషభ్యో నమాయేభ్యో అస్తు యోస్మాంగ్రేష్టిజం వయమ్ దశ్మస్తం భోజంభేదత్మ ఊర్ధ్వాదిబృహస్పతిదేవజశ్చిత్రో రక్షితా వర్షమిషావః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితుభ్యో నమైషభ్యో నమయేభ్యోస్తు యోస్మాంగ్రేష్టిజం వయమ్ దశ్మస్తం భోజంభేదత్మ ఏకైకేషాదృష్ట్యాతం ప్రభూవయత్రూతృదో విశ్వరూపా విజాయతే రవిన్యభర్తృస్తాపశూన్ క్షీణాదిషా పశూన్ సంక్షీణాది ఉదైనా బ్రహ్మణే దోరా శివా శివాభవపురుషేభ్యోగోభ్యోశ్వేభ్య శివా శివాస్మై సర్వస్నేయ శివాన ఇహై ఇహ పుష్టేరస ఇహ సహస్రమాభవ పశూన్యమిోషయాసుకృతో మదంతి విహాయ రోగం ఆస్వాయా తల్లోకయ్యమిన్యూపతానోహింద్రియపురుషాన్ పశూంశాన్ సుకృతామగ్నిహోత్రుతాక తల్లోకయ్యమిన్యూపతానోహింద్రియపురుషాన్ పశూంశ యద్రాజానో విభజంత ఇష్టాభూత్రోషశంశామీసభాసద అవిస్తస్మాత్రమంజలి దత్తశ్రీపాన్ కామాన్ పూరత్యాహం భవన్ ఆకోదిశ్రీపాన్మోపాదశని యోరుదాదిమాదమం లోకేన సమ్మేతం సనాగమభ్యారోహయత్ర శుల్కో న క్రియతే ఫలే పంచాగోపమోకేన సమ్మేతం ప్రదాతోపజీవతి విత్రేణ లోకే క్షీతం పంచాగోపమోకేన సమ్మేతం ప్రదాతోపజీవతి సూర్యామాసలోక్షీణం ఇదే మనోపాదశ్చరి సముద్రయేవయో మహత్ దేవోసాదినా వివచిపాదశ్చరి కైలంకస్మాక్రామకామాయామో దాతామ ప్రతిగ్రహీత కామ సముద్రమామీవేశ కామేన ప్రతిగృహామి కామైతత్తే భూమిగా ప్రతిగృహాంతరిక్షమిదం మహన్ మాహం ప్రాణే నమాత్మనామా ప్రజలా ప్రతిగ్రహరాధిషేమిద్వేషం కృణామి వహ అన్యో అన్యభయత వత్సం జాతమేవాజ్ఞా అనూరా పుత్రో మాత్రాభవతు సమ్మానా జాయాపత్యే మధుమదేవాజం వదసం దివా మా భ్రాతా భ్రాతరం దక్షిణామాసారపుతస్పదా సంవ్యంచౌరదా భూత్వా వాచం వదసు భద్రయా ఏన దేవాన భియంతి నో చ విద్విషతేభిః తక్కిం మా బ్రహ్మవోగేలం జ్ఞానం పురుషేభ్య జాయస్వంతశ్చితిమామిోష్టం రాధయం జస్వధూరాష్టంత అన్యో అన్యస్మై వల్గోజం దయేదీనామానసృణోమి సమాయే ప్రవాసహవోన్నమాగస్తమాయోగ్రేహవోజిమే సమ్యంజోగ్నింద్రవర్యతారాభి సర్దీనాస్తమ్మేకృష్టేవాయీభావం రక్ష్యమాణా సాయం ప్రాగస్తమస్తు దేవాజనసావృతం విద్వమగ్నేరాహం సర్వే పాపనా వియక్ష్మేణ సమాయూషా వ్యాత్మపవమానో విహక్రః పాపకృత్యా అహం సర్వే ఆత్మనా వియక్ష్మే కమాయూషా విగ్రామ్యా పశవారణ్యేపస్తృష్ణాయాసనం వ్యాహం సర్వే ఆత్మనా వియక్ష్మే సమాయూషా పృథివీతోబంధిశం దిశం వ్యాహం సర్వేణ పాత్మనా విలక్ష్మేణ సమాయుషా వ్యాహం సర్వేణ పాత్మనా విలక్ష్మేణ సమాయుషా అగ్ని ప్రాణాన్ సందధాది చంద్ర ప్రాణేన సంహీత వ్యాహం సర్వేణ పాత్మనా విలక్ష్మేణ సమాయుషా ప్రాణేన విశ్వతో వీర్యం దేవా సూర్యం సమీరయన్ వ్యాహం సర్వేణ పాత్మనా విలక్ష్మేణ సమాయుషా ఆయుష్మతామాయుష్కృతాం ప్రాణేన ఏవ మామృధా వ్యాహం సర్వేణ పాత్మనా విలక్ష్మేణ సమాయుషా ప్రాణేన ప్రాణతాం ప్రాణేనైవ మామృధా వ్యాహం సర్వేణ పాత్మనా విలక్ష్మేణ సమాయుషా ఉదాయుషా సమాయుషోగణీనాం రథేన వ్యాహం సర్వేణ పాత్మనా విలక్ష్మేణ సమాయుషా ఆపర్జన్యస్య వృష్టోదస్రామాదులావయం వ్యాహం సర్వేణ పాత్మనా విలక్ష్మేణ సమాయుషా ఓం ఇతి తృతీయం కాండం సమాప్తం. అథ చతుర్థం కాండం. ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాస్మాతం సురుజం వారమయ్యం ధర్మం శ్రీరం ప్రజోయజ్ఞే విద్వానస్య బంధుర్విశ్వా దేవానాంజనీమా విభక్తి బ్రహ్మ బ్రహ్మణ ఉజ్జభారమద్యాన్నీతైర్చైస్వదాభిప్రదస్తౌ సముజ్ఞాదాష్టజనుషోప్యగ్రం బృహస్పతిర్దేవతాకస్వ్రం జ్యోతిషోజనిష్కాసమంతో నూనం తదస్ కామ్యో హీనోతి మహోదేవస్థామ ఏషయజ్ఞే బహుభిస్తామిత్ర్ధే సదన్న యోధర్వాణం వితరం దేవబంధం బృహస్వజన్నమలాగక్షం విశ్వేషాంజనితాయదక్షదేవోదాయస్వరాయస్వాదే ప్రణయ్యేవాతుష్పదకస్మై దేవాయ హరిణా విధేమ ప్రత్యుకస్మై దేవాయ హమిషా విధేమ జంగ్రంథి అవతశ్చక్రభానేమానే రోదసి అవ్వాయేధాసో బంధారజతో విమాన కస్మై దేవాయ హమిషా విధేమ ఉర్వీర్మీయ్యాంతరిక్షౌ సూరో విదరో మహిత్వాస్మై దేవాయ హమిషా విధేమ విశ్వే హిమవంతో మహిత్వా సముద్రేయస్య రథాహు హిమాశ్చ ప్రతిశోయస్య బాహూకస్మై దేవాయ హమిషా విధేమ ఆపో అగ్రే విశ్వమావంగర్భన్నమృతృత్యాదో దేవేష్మధి దేవాస్మై దేవాయ హవిషా విధేమ హిరణ్యగర్భ సమవత్రే భూతస్య జాతపతిరేక ఆధీర్ సదాధారృథివీముత్యాంగస్మై దేవాయ హవిషా విధేమ ఆపో వంచయంతే అగ్రభవగ్రే సమీరన్ తోదజాయమానస్యోర్వయాధిరన్యరక్తస్మై దేవాయ హవిషాః విధేమ. ఉదితస్తయోక్రమం వ్యాఘ్రపురుషో వృకాః హిరుద్గ్రియంతి సింధవో హిరుద్దేవో నస్పతిర్హిరం నమంతోత్తవ పరేణైతు పదాయ పరమే నమదతత్తరః పరేణ తత్వరేణజ్వరేణాయుర్షవ అక్షోజలే ముఖం వ్యాఘ్రజమయామే ఆత్సర్వాంశతిం నఖాన్ వ్యాఘ్రం దత్వరాం వయం ప్రథమం జంభయామే ఆదృష్టేణమోహిం యాధానమోమకం యో అధ్యక్షేణాయ పథామపద్వంశ్రేణేత్రిహంతురం మూర్ణా మృగశ్చదంతాపేర్ణామృష్టరాః నిమృతే గోదావదు నేచాయచ్చ శయుర్మృగ యత్రయ్యమానమిజమోమిజమోజన్న సంయమాః ఇంద్రయాస్త్వామజాధర్మణమాధిగ్రజంభానం యాం త్వాగంధర్వోఖనత్వరుణాయ మృతభ్రాజే తాం త్వాయం జానామ్యాధీరే మహర్షాణి ప్రజాపజర్విషా సుష్మేణ వాయినా యథాస్మదే విరోహదోభిదప్తమిమానాది తదస్తే సుష్మవత్తరమియం గృణోత్తోషాది పురుషుష్మౌషాదీనాం భారతృషమాణాం సంపుంసామిందవిష్యమస్మిన్ధేరినోమహిన్ అవామృతప్రదమజోతో వనస్పతీనాం ఉదగోవశ్చభ్రాతామృష్ణ్యం అద్యాగ్రే బ్రహ్మణస్వదేశమి వసంబరి క్రమస్పర్శ ఇవ రోహితమనమగ్లాయ అశ్వస్యాశ్వరస్యాయే అదర్షవస్మిన్ేహితమోవీన్ సహస్రశృంగోషభోయస్త్రముద్రాదుతేనాదస్తేనా నిజాం స్వామనామే నభోజిం వాదో అదేవాదినాదేవ్యతిక్రణ స్త్రియర్వా స్వామయస్కేంద్రాచరన్ ప్రోక్షేషయాస్తాయి స్త్రియోజా పుణ్యగంధయస్తర్వా స్వాపయామే ఏజదేజగ్రభం యక్ష ప్రాణమాజగ్రభం అంగాన్యజగ్రభం సర్వారాత్రీణామతి సర్వారే యాశ్చరాజిశ్చం విపశ్యతి తేషాం సందధ్వాక్షేణ్యేదం హర్యం సహా సప్తో మాతా సప్తో పితా సప్తా సప్తో విష్పతిః స్వంతస్తే జ్ఞాతయః స్వత్వయమభిశోచనాః స్వప్న స్వప్నాభికరణే సర్వం నిష్పాపయాజనం ఓత్సూర్యమన్యాన్ స్వాపయాజంగా వాచం మిషస్ోషేంద్రామితోదిరవాదిషం సువర్ణస్వాగరుత్మాన్ మిష ప్రథమావయత్ నామీవతో నారోరుపూతస్మాభవ్యష్టాంగురిర్వక్రాక్షిదన్ అవకంబస్ శల్యాంగిరవోచమహం విషం శల్యాద్విషం నిరవోచం రాంజనాదుపర్ణే అవాష్టాశృంగాన్యరవోచమహం విషం అరసో శల్యోభోతే అరసం విషం ఉదారసస్య వృక్షస్య ధనుష్టే అరసారసం ఏ అపిహన్యేహన్యాస్యన్యే అవాసృజన్ సర్వే దేవద్రైర్కృతావద్రిర్విషయేక్షిత వద్రాయస్తే గణితారో వద్రిస్తమస్యోషధే పర్వతో గిరియతో జాతమిదం విషం వారిదం వాయాతేవరణావత్యామధి తామృతస్యాసిక్రందేనాదేవాలయ విషం అరసం ప్రాచ్యం విషమరసంయతు దీక్ష్యం అదేతమధరాచ్యం కరంభేణే ప్రారంభం కృత్వా గిరిజం దేవ సాగమోదారథిం కృదాగిరత్వా దృష్టనో దక్షిణాంశలోరుప నిజేమదం మదావతి హరమేవ పాదయామతి కృత్వా చలమే వయేషం తమ్మచరాస్థాపయామతి పరిగ్రామ నివాచే తమ్మచరాస్థాపయామతి తిష్టా వృక్షేవస్థాన్యేషాదేహనుప పవస్తైస్తాపర్యక్రీణం దోర్షేభిరజనీరుత ప్రక్రీడభిత్తమోషేభ్రీకాదేనరూప అనాత్తాయేవ ప్రథమాయాని కర్మాణి చక్రిరే వీరాన్నోత్తమాలభంతద్వారేతత్వరోదే భూతో భూతేషు పరాదాజిన భూతానామధీమ జర్మభూవ కథ్య మృత్యుశ్చరాజాజారాజ్యమోమన్యమిడ అభిప్రేహిమాపరేణ ఉగ్రశ్చేత్తాసపత్న ఆదిష్టమిత్రవంతుభ్యం దేవాదిప్రవన్ ఆదిష్టం దంపరి విశ్వేషంబరాక్షి మహత్తద్ష్ణోమూరస్మా విశ్వమృతారితస్థౌ వ్యాఘ్రోధివ్యాగ్రే విక్రమ స్వదిశో మహీ విశస్వా సర్వాంచాపో దివ్యా పయస్వదీ క్షాపో దివ్యా పయ సామదం జంతరిక్ష ఉతవా పృథివ్యాజర్వాజర్జాపో దివ్యా పయస్వదీ యథాతో మిత్రమర్థనస్తాదవితాకరేనాభ్యం పరిరస్వజానాసింహం హిన్వంతి మహతే సౌభర్గాయ సముద్రన్నోరస్తివాంసం నర్మృజ్యే దేవిన మహావా